నమస్తే నరసింహాయ ప్రహ్లాదాక్లాదదాయినే హిరణ్యకశిపోర్వక్షశిలాటంక నఖాలయే ఇతో నృసింహ పరతో నృసింహో యతో యతో యామి తతో నృసింహః బహిర్నృసింహో హృదయే నృసింహః నృసింహం ఆదిం శరణం ప్రపద్యే నృసింహం ఆదిం శరణం ప్రపద్యే.